ఆది కాండం 15వ అధ్యాయంలో అబ్రహాం యొక్క కంప్లైంట్. ఆది కాండం 15వ అధ్యాయం మొదటి నుండి ఇలా రాబడింది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకుము, నేను నీకు కేడేము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, ఏమి ఇస్తే లాభమే ఉంది, నేను సంతానము లేని వాడనై పోవచ్చునని. అది కదా నా సమస్య. నమస్క ఎలియజరే, నా ఇంటి ఆస్తికర్తగును కదా. అదే వాడే నిరాశతో కూడిన మాట. ఏమి ఇస్తే ఏముంది, 2 బంగారాలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, పశు సంపద ఉంది, ఎంతో ఉంది, ఏమిస్తే లాభమే ఉంది, సంతానహీనుడు అయిపోతున్నాను కదా. నేను సంపాదించిన యాస్తంతుడికి ఎలియాజరే కర్త అయిపోతాడేమో. అంటే పర్లోక మంది దేవుడు తన సంకల్పంలో ఉన్న ఆలోచనని బయటపెట్టడం ఆలోచించేసి 12వ అధ్యాయంలో తను వాగ్దానం చేసింది ఇంకా మెటీరియలైజ్ కాల. అబ్రహామును పరిశోధించుతూ వస్తున్నాడు దేవుడు. అబ్రహాం అయితే ప్రతి విధమైన సమస్యను ఎదుర్కొంటూ ధీరుడిగా దేవుని మీద విశ్వాసాన్ని తొలగిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. రోమా 4వ అధ్యాయం 17వ వచనంలో రాబడింది. రోమా 4వ అధ్యాయం 17వ వచనంలో తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి ఉన్నాడు, ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడుద్ది చెప్పేసి సమాచారం. తన దేవుడు ఎవరు అంటే మాట తప్పేవాడు కాదు, లేకపోతే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అది పిలిస్తే లేనివి వస్తాయి. ఆకాశంలో పక్షులు ఎగురునుగా కంటే లేని పక్షులు ఎగటం ప్రారంభించాయి. భూమి మీద జంతువులు కదులు కాక కదిలితే భూమిని లేని జంతువులు ప్రారంభమయ్యాయి. లేని చేపలు పుట్టుకొచ్చే సముద్రంలో కూడా లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు నా దేవుడు. ఒకవేళ చచ్చాడు అనుకో, చచ్చిన వాడిని కూడా బ్రతికించేవాడు. అందువల్ల చచ్చే పెద్ద నష్టమేం లేదు. అలాంటి ఒక విశ్వాసం కలిగిన మనిషి దేవునితో బాంధవ్యాన్ని పెంచుకుంటున్నాడు. దేవుడు తెంచుకునేవాడు కాదు. అబ్రహమే దేవునితో బాంధవ్యాన్ని పెంచుకుంటుండే దేవుడు తెంచుకునేవాడా? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కంది శ్లోకంలో సంచారం చేస్తూనే ఉంది. అబ్రహం దొరికాడు, వదిలిపెట్టను. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, దర్శనం ఇచ్చేసి కార్యక్రమం మాట్లాడే చదువుతాం 15వ అధ్యాయంలో. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగనని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడు చెప్పాను. మరి ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం నుంచి బయటకు వచ్చేసాయి. గుడారంలో నివసించేవాడు, నీ గుడారంలో నుంచి బయటికి రాయా, బయటకు తీసుకొచ్చాడు. ఆకాశం ఒకసారి చూడు, నక్షత్రాలతో ఆకాశం మెరుస్తూ ఉంది, లెక్కించడం నీ శాతమైనా లెక్కించేయి అన్నాడు. ఎక్కడ లెక్క పెడతాను ఆయన, నీ సంతానం అలాగవుతుంది పో అన్నాడు. అయితే లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు కదా, కాబట్టి అలాగవుతుంది కావాలి అను. కానీ సంతానం కలిగించి పుట్టకముందే సంతానాన్ని స్వీకరించి పెంచడానికి సామర్థ్యం కలిగిన వాడు అయినాడు అబ్బా. 18వ అధ్యాయంలో లేదు, 15వ అధ్యాయం చదువుతాం క్రిందకి 13వ వచనం నుండి నలబడు చదువుతాం. దేవుడు నిబంధన చేసిన అబ్రహంతో పరదేశం నివసించి, ఓహో పరదేశం తమది కాని దేశం, సొంత దేశమేది, నేను వాగ్దానం చేసింది సొంత దేశం వాళ్ళది, కాని దేశంలో వారు నివసించి మనకు దాసులుగా ఉంటారు. అది సగతి దాసులు అవుతారు. కాబట్టి ఐగుప్తు యొక్క దాస్యాన్ని గురించి కూడా ముందు ప్రవచనం చెప్పేసాడు. ఎప్పుడేం జరగాలి, కాలములు మార్చివాడు ఆయన, కాబట్టి కాలం సంపూర్ణమైన జరగవలసిన ఏర్పాట్లు ఇవన్నీ. అందువల్ల ఏం చేశాడంటే, ఈ కాలం జరగవలసిన సమయం ఎప్పుడంటే ఫలానా, నీ సంతతి వాళ్ళు తమది కాని దేశంలోకి వెళ్తాడు. వాళ్ళ దేశం కాదు, ఫారినర్స్గా ఉంటారు, యాత్రికులు పరదేశంలో ఉండే కాదు దేశం అది. మీ సంతతి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థానికులు మీ సంతతి వారిని 400 సంవత్సరాలు బాధపెడతారు. కాబట్టి ఐగుప్తు చర గురించి, ఐగుప్తుల వారికి కలిగించే బాధల గురించి కూడా ముందుగా 4 తరాలకు ముందుగా ఆలోచించి నీ 4వ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంటే తరతరాలు ఉంటాయన్నమాట నా సంతానం. ఇప్పుడు ఎవరు లేరు అంటున్నా, తరతరాల గురించి మాట్లాడుతున్నాడే మాట్లాడేశాడు. ఆయన దేవుడు అని రుజువు చేయడానికి ఇస్రాయల్ని సాక్షిగా పెట్టాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో నేనే దేవుడిని అని చెప్పడానికి 7వ వచనంలో ఉంది. ఆదిలో నుండి జనము నియమించేది మొదలుకొని తెలియజేయగలవాడు ఎవడు? ఎక్కడ ఉన్నాడా నాకు చెప్తాను, నాకు తెలియజెప్పాలి. నాకు తెలియజెప్పవలను, భవిష్యత్ విషయములను నేను చెప్పాను. రాబోయే సంగతులు చెప్పాను మీ గురించి, మీ పితృడైన అబ్రహాముకి చెప్పాను మీ గురించి. భవిష్యత్ విషయాలు రాబో సంగతుల గురించి ముందుగా చెప్పాను. నేను 4వ తరువాత ఇక్కడి నుంచి వచ్చాం బయటకు వస్తానని చెప్పాను. అబ్రహాము సంతానం లేని రోజుల్లో నేను సంతానహీనుడైపోతానని అతను దిగులు పడుతుంటే పిలిచి ఆకాశం చేతి చూపించి నీ సంతానం ఎలాగవుతుంది అని చెప్పిన తర్వాత నీ సంతతి వాళ్ళు తమది కానీ పరదేశంలోకి వెళ్తారు. ఐగుప్తు చరణ గురించిన ప్రవచనం అది. అక్కడ 400 సంవత్సరాలు వీరు వారిని బాధలు పెడతారు. ఆ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 తరాలు గడిచిపోయిన తర్వాత ఆశ్రిత వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అది ఆది కాండం మొత్తం కలిసిన సమాచారం యెషయా గ్రంథంలో 3వ వచనాలు తెలియజేస్తాం. ఆది కాండం 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఉండే సంగతి అంతా యెషయా గ్రంథం 44వ అధ్యాయం ఇప్పుడు 7వ వచనం నుండి 7-8 వచనాల్లో తెలియజేసి సంపూర్ణంగా మాట్లాడేశాడు. అయిపోయింది 2 వచనాల్లో సంపూర్ణంగా కథ చెప్పేశాడు. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్టు తెలియజేయగలవాడు ఎవడు? వాడు ఎక్కడైనా ఉండేనని నాకు తెలియజెప్పవలను. ఆ సంగతి నాకు ప్రచురణ అట్టి వారు ఎవడైనా ఉన్నాడంటే భవిష్యత్ విషయంలోనూ రాబో సంగతులు చెప్పువాడే ఉండాలి. పూర్వకాలం నుండి నేను నీకు సంగతి వివరించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షి, ఇంకెక్కడ పోవాల్సిన అవసరం లేదు, మీరే నాకు సాక్షి. అందువలన ఇస్రాయల్ జనాంగము దేవుడు దేవుని యొక్క ఉనికికి సాక్షులై ఉన్నారు. ప్రతి మానవ వ్యక్తి దేవుడికి సాక్షి అయి ఉన్నాడు. దేవుడు ఉన్నాడన్నా నువ్వే రుజువు, ఎందుకంటే నిన్ను తన స్వరూపంలో చూసుకున్నాడు. నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన స్వరూపంలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవునికి రుజువు. ఇస్రాయల్ జనాంగము దేవునికి రుజువు, సాక్షి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు అంటే అబ్రహంతో చెప్పాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాలు వాళ్ళు మీ వాళ్ళని బాధపెడతారు. 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారిని నేను బయటికి తీసుకొస్తాను. నేను భవిష్యత్తు విషయాన్ని రాబో సంగతులు చెప్పామండి నేను. అలా చెప్పగలిగిన అవడానికి రమాన్ని ఇక్కడికే నడిచాను. అందువలన ఇది పరిస్థితి. దేవుడు ఎలాగ సంకల్పించాడో ఆ రూపంగానే చరిత్ర జరిగింది. అబ్రహాము తన జీవిత జీవనాలు గడిపాడు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకులో అబ్రహాము మెస్సియాను చూడగలిగాడు. మెస్సియా అనే ఆయన్ని ఇస్సాకులో చూడగలిగిన ఒక విశేషమైన కార్యక్రమం. సంతానం అనేవాడు క్రీస్తు ప్రభు, ఇస్సాక్ అనేవాడు సంతానం. ఇస్సాకును గురించిన సమాచారం సంతానం అనేవాడు అబ్రహాంకి సంతానం, క్రీస్తు సంతానం. కాబట్టి ప్రభుని ఏం చేశాడంటే మీ తండ్రి అబ్రహాము నా దినాలు చూడగలని ఎంత సంతోషపడ్డాడు, చూసి సంతోషించాడు అన్నాడు. ఏ నీకు 50 సంవత్సరాలు కూడా లేదు కదా, ఎప్పుడు చూశాడంటే ఆయన గారే ఈ సంతానం కలిగినప్పుడు నన్ను చూశాడు అబ్రహం అని చెప్పేసాం. అది పరిస్థితి. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 56వ వచనంలో రాబడని చదువుతాం. అది సంగతి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూస్తున్నాను మిగిలి ఆనందించాను. అబ్రహం చూసాడా అనుమానం వచ్చేసినా. అందుకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా నీకు అబ్రహం చూసివా అన్నాడు. అరే అబ్రహం పట్టుకు మనిషిలో ఉన్నాను, బాగుంటుంది అక్కడ చూద్దాం చెప్పేసి అబ్రహాము చెప్తున్నా అది పరిశుద్ధి. అబ్రహాము నా దినం చూడవరకు కోరుకున్నాడు. కృష్ణ బిడ్డ దినం ఏంటంటే ఆయన సంతానం, అబ్రహాం యొక్క సంతానం దినం. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాంకి సంతానం కలిగింది. ఇస్సాకును చూచినప్పుడు దేవుడు తన వాగ్దానం ఇస్సాకునందు మెస్సియాను చూచే ఒక మహత్తరమైన దృశ్యాన్ని పిలిచాడు. జరిగిన సమాచారం, అబ్రహాము నా దినం చూడాలని సంతోషించాడు, చూచాడు సంతోషపడ్డాడు. నీకు హ్యాపీ వెంటనే లేవే, అక్కడ నేను అబ్రహాం చూసావాడి, నేను అబ్రహాం చూడటం ఏంటంటే బాబు నా దినాలే చూడాలని అతను కోరుకుంటేనే నేను అతను చూడటం ఏంటి, నేను అబ్రహాం చూడటం ఏంటి అసలు, అబ్రహామే నా దినాలు చూడకుంటాడని కోరుకున్నవాడైతే. సంతానము అనేది క్రీస్తుని గురించిన సమాచారం. సంతానం ఇస్సాకు పుట్టిన రోజున క్రీస్తు ప్రభు పుట్టుక గ్యారంటీ అయిపోయింది అని చెప్పారు. ఇది పరిస్థితి, పరిస్థితి. అందువలన మిడిమిడి జ్ఞానం ఉండే పిల్లకాయలు ఏదో కూతురుకు వస్తున్నారు బయట, అది వేరే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవి కూతురుకు వస్తారు. అంతవరకే తెలిసి తెలియ గ్రంథాన్ని పట్టుకోవడం చేతగాని ప్రతివాడు కూడా ఇప్పుడు గ్రంథాన్ని బోధకులు అయిపోయాడంటే అర్థం ఏంటి? ఇది పరిస్థితి. అందువల్ల వాస్తవం ఏం జరిగిందంటే అబ్రహంకి చెప్పేసి ఫ్యూచర్ చెప్పేసాడు. అబ్రహంకి సంతానం లేదని ఎంతగా దుఃఖపడతావు, దగ్గర నిడ్డారి నుంచి బయటికి రా, ఆకాశం ఒకసారి చూడు, నక్షత్రం లెక్కడం చేతవద్ద కుదిరితే చూడ చేసేయి, నీ కుదరలేదా, నీ సంతానం అలాగ అవుతుంది పో. ఇంకో సంగతి చెప్పని, నీ సంతానం వాళ్ళు తమది కాని పరదేశంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాలు ఆ పరదేశులు మీ సంతానాన్ని బాధిస్తారు. భవిష్యత్ విషయాలు రాబో సంగతి నేనే చెప్పేది, చెప్పేసే నేను భవిష్యత్ విషయాలు రాబో, నేను దేవుడు అంటే నేను అని చెప్పేసి మీరు నేను ముందు భవిష్యత్ రాబో సంగతి చెప్పేటంటే నేనే మీరు నేను దేవుడిని మీరు నాకు సాక్షి. ఇది పరిస్థితి. గ్రంథాన్ని లింక్ చేయడానికి విధానం ఇది పరిస్థితి. అటెండెంట్ చదువుతుండ పరిస్థితి ఇది. అందువలన పరమదేవుడు తెలియజేసినట్టుగానే ఇస్రాయేల్ అంటే అబ్రహాం సంతానం, ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తులోకి వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి. ఏర్పాట్లు చేసిన వాడు దేవుడే ఏర్పాట్లు చేశాడు. దాని కొరకు ముందుగా యోసేపును సిద్ధపరిచాడు. యోసేపును సిద్ధపరిచి తన భావ ఆలోచనలు యోసేపుకి తెలియజేస్తూ మొదలెట్టు. యోసేపు తన అనుభవం చేత ద్వేషింపబడ్డవాడు, కానీ దేవుని దృష్టికి అనుకూలమైన వాడు కాబట్టి యోసేపు తెలియజేశాడు. అని అని అని అనే నాకు కళ వచ్చింది రా నిన్నా. ఏం కళ? మనం అంతా చేరులో పొలాలు పంట చేస్తున్నాం, నా పొలం నిలబడింది, మీ పొలాన్ని నచ్చుకుని బట్టి పండియను అని చెప్పేసి, ఒరే నీకు మేమంతరం పోయి మొక్కాలంటురా అని నేను నాయన సన్నాన్ని కళ చెప్పాను రా నేను మీ కళ. కాలం కాలం గడిచింది, మరొక కళ వచ్చింది. సూర్యచంద్ర నక్షత్రాలు, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు లెక్క ప్రకారంగా నాకు నమస్కారం చేశారు. సూర్యచంద్రుడు యాకోబు ప్రవక్త కాబట్టి అతను దాన్ని వ్యాఖ్యానం చేశాడు. సూర్యుడు అంటే నేను, చంద్రుడు అంటే మీ అమ్మ, 11 నక్షత్రాలు అంటే మీ అన్నదమ్ములు, అందరికి మీకు నమస్కారం చేయాలంటే రే ఏంటో అన్నాడు. కంగారు పడకాకి డాడీ జరగబోతుంది ఇది మాట. దేవుడు ముందుగా భవిష్యత్తు విషయం రాబో సంగతి చెప్పేవాడు ఆయన, నా ద్వారా చెప్తుంది చెప్పిస్తున్నాడు మీకు. అది అలా కోపం వచ్చింది, పగబెట్టుకున్నారు. ఆ పగని దేవుడు అనుకూలంగా మారుతుంది. సమస్తము సమకూడి జరుగుతున్నవి అని చెప్పారు. మేలు కలుగుతున్న జరుగుతుంది ఒక అద్భుతమైన సూత్రాన్ని దేవుడు అదే కార్యం జరిపించాడు. కాబట్టి రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి, రోమా 8:28 ఆయన సంకల్పం చొప్పున, అది ఒకటి మాట ఉంది, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుంది. అది కీడుగా వచ్చినా మేలు కోసం జరుగుతుంది, నష్టం వచ్చినా మేలు కోసం జరుగుతుంది, శ్రమ వచ్చినా మేలు కొర జరుగుతుంది, నింద వచ్చినా మేలు కొర జరుగుతుంది, హింస వచ్చినా మేలు కొర జరుగుతుంది. సమస్తం ఇది అని చెప్పకుండా నువ్వు సంకల్పం ప్రకారం పిలువబడ్డావా అది నీ బాధ్యత. సంకల్పం ప్రకారం పిలువబడితే మాత్రం అది గ్యారంటీ అయితే నీకు ఏది వచ్చినా మేలు కొరకే, కీడు కోసం ఏమి రావు. అది నా గ్యారంటీ అని దేవుడు గ్యారంటీ ఇచ్చిన ఒక విశేషమైన సమాచారం. ఎవరు దిగుపడాలి, దిగులు పడాల్సిన అవసరం. కారణం ఏమంటే పరమాత్మ దేవుడు సంకల్పంలో ఉన్నవారి కోసం ఏర్పాటు చేశాడు. జాగ్రత్త ఉద్యోగండి, నా మాట ఆలకించండి. అపోస్తల కార్యగ్రంథం 13:48 రాబడు. అపోస్తలు 13:48 అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడినవారు విశ్వసించరి. దేవుని వాక్యాన్ని విశ్వసించడానికి నువ్వు నిత్య జీవానికి విశ్వసించాను, నువ్వు నిత్య జీవాన్ని నిర్ణయించబడి నువ్వు విశ్వసించే కార్యక్రమం. నువ్వు విశ్వసించావా? నిత్య జీవాన్ని నిర్ణయింపబడినవాడువే విశ్వసించ. దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగిన వాడు నిత్య జీవానికి నిర్ణయించబడినవాడు. అనుమానంతో కొట్టబడేవాడు నిత్య జీవాన్ని పొందడానికి ఛాన్స్ ఉండవు. నిత్య జీవమునకు నిర్ణయించబడినవారు విశ్వసించేది విశ్వసించేది విశ్వసించింది అంటే విధేయులయ్యారు అని అర్థం. విశ్వసించడంలో విధేయులయ్యారు అని అర్థం. నేను నమ్మాను వేసుకో, నేను కూడా నమ్మాను కాదు. సోదది అని చెప్పొద్దు, సోది చెప్పొద్దు. విశ్వసించిన అనే మాటకు అర్థం విధేయులయ్యారు అనే మాటకు అర్థం అది. యోహాను సువార్త 3 కథ కాదు, గ్రంథం. యోహాను సువార్త 3:36 రాబడింది. కుమారుని అంత విశ్వాసముంచి వాడే నిత్య జీవం, నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు కాబట్టి విశ్వసించడం అంటే విధేయ చూపించడం అని అర్థం. నిజంగా విశ్వసించితే విధేయ చూపెడతాం. విధేయం లేకపోతే విశ్వాసం విశ్వాసం కాదు. అది ఎలా మాట ఉందో ఆ మాట ప్రకారం బ్రతుకుతాం అంతే సమాచారం. విశ్వసించిన వారు విధేయులయ్యారు. కాబట్టి నిత్యజము నిర్ణయించబడిన వారు విశ్వసించి విధేయులవుతారు. దానికి ముందుగా దేవుని వాక్యాన్ని మహింపరుస్తారు, దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తారు. దేవుని వాక్యం దగ్గర తమ అభిప్రాయాలు ఏమి ఉండవు ఇక మీదట. ఏం చెప్పాడో చెప్పిన మాట ప్రకారం తలకాయ ఉంచే కార్యక్రమమే, తన దించేది లేదు. పరిస్థితి ఇది. అందువలన దేవుడు ఏం చేశాడు అంటే పిలిచాడు, కొర్రాడు, నేను ఆయన అయితారా అన్నాడు. ఆల్రెడీ కలిచాడు, అన్నలు ద్వేషించారు, నాయన కోపడ్డాడు. రే, నేను నీ తల్లియు మీ సహోదరులు నీకు నమ్మకాలు. ఇప్పుడు కాదులే, డాడీ సంగతులు జరిగినప్పుడు తెలుస్తుంది. ఇది కానీ ఓర్చుకున్నాడు కొర్రాడు. డాడీ ఆ రోజు ఏడ్చినప్పుడు సంగతి సమర్థమైంది. నేను ఆ రోజు అంటే నువ్వు ఇంకా కావాలి పరిస్థితి. అందువలన దేవుడు ఎలాంటి దేవుడు అంటే భవిష్యత్తు విషయాలు రాబో సంగతులు ముందుగా చెప్పగలిగిన వాడు. అమ్మ ఇస్రాయల్ ఐగుప్తులకు వెళ్తాడు అని ఆ ఏడటం కూడా స్మూత్గా మామూలుగా కాదు. వెళ్ళారు, అతను వెళ్ళిపోయాడు. ఏ పరిస్థితులైనా మేలు కలిగిన సమస్యలు జరిగి సింహాసనంకి ఎక్కాడు. వీళ్ళకి తిండి లేకుండా పోయింది. నాయన చెప్పాడు, ఆయన మనకు తిండి లేకుండా నాకు తిండి ఉండదంట. పోయి పిల్లలు పుట్టి కొనుక్కుని అంటారు 11 నడక. ఇడ్ అక్కడ పోయి తిరిగిరాడు. నాకు 11 నడక గాడిలో వేసుకొని సామాన్లు వేసుకొచ్చి పెట్టేశాడు. కొంతకాలం గడిచింది, అయిపోయినాయి. నాయన వాడు పోయిండ్రా అక్కడ. నేను ముందుగా సిద్ధపరిచి పంపించాను. అబ్రహంతో చెప్పాను కదా, మాట తప్పేవాడిని కాదు. నీ సంతతి వారు తమదిగాని పరదేశం నివాసం చేస్తారని చెప్పింది నేను. దానికి చేరిపో ఏర్పాట్లు చేసేది నేనే. యోసేపు తన కూడా సిద్ధపరిచి పంపించాను. పంపించాడు. అనుకున్నట్టుగా వచ్చారు అన్న అన్నదమ్ములు వచ్చారు. కళ మొదటి కళ వాళ్ళు పడ్డారు. అర్థమైందంటారా మీకు? అర్థమైందంటారా? నన్ను ద్వేషించాల్సిన అవసరం లేదు. సంకటతో శ్రమ పెట్టారు, బాధించారు, గోతిలో దోచారు, అమ్మి వేశారు పరాయవాళ్ళలాగా. మేము మేలు కొరకు దేవుడు చేసిన కార్యక్రమం, కీడు కొరకు తెలియజేసుకున్నాడు. నాయన రప్పించాడు. నాన్న వచ్చాడు, అరే నాయన నీ దగ్గర అక్కలేదు నాని. అందువలన స్మూత్గా పరమదేవుడు ఏం చేశాడంటే యాకోబును పంపించి వెళ్తానంటే యాకోబు నీతనే కూడా వస్తున్నా, క్షేమంగా పో ఐగుప్తుకు. ఐగుప్తుకు వెళ్ళు, నేను పంపిస్తున్నాను, క్షేమంగా వెళ్ళు. చెప్పాను తను కానీ పరదేశంలో 400 మీ పిల్లకాయలు బాధింపబడతారు, దానికోసం రంగం సిద్ధం చేసి పెట్టేశాను పోయినా. దేవుని యొక్క వీడుకోలతో, దేవుని సహకారంతో ఐగుప్తు జనాంగం ఐగుప్తులు చేరారు. ఐగుప్తులు చేరి 75 మొత్తం కలిసి 75. దీనిని ఆయన ఏం చేయాలంటే ఒక రాజ్యంగా విస్తరింపజేయాలి. దేవుని యొక్క బాధ్యత వారే ఒక రాజ్యంగా మారిపోవాలి. 75 ఒక కుటుంబం, ఒక కుటుంబం వాళ్ళు ఒక రాజ్యం కావాలి అంటే దేవుని కార్యక్రమం ఎంత గొప్పదో, వాస్తవానికి ఎంత పని కలిగి దేవుడు దానిలో జోక్యం పెంచుకున్న కార్యక్రమం సంగతి తెలుసు కాబట్టి వదిలిపెట్టేసారు, వదిలిపెట్టి పడుతుంది. 75 మంది ప్రారంభమైన ఈ కార్యక్రమం 430 సంవత్సరాలకి 400 ఏళ్ళు వాళ్ళని బాధపడతారు, 430 సంవత్సరాలు రిలీజ్ అయిపోయారు. అది దేవుని యొక్క చేతి పని. కానీ ఆయన అద్భుతంగా వారి కార్యక్రమం నడిపించుతూ మోషే నాయకత్వాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసి నాయకత్వంలో అతన్ని శుద్ధం చేయడానికి ఒక 40 సంవత్సరాలు పెంచుకున్నాడు. ఎవరి స్వేచ్ఛాచిత్తంలో జోక్యం పెంచుకోకుండా అంతరంగాన్ని అలాగే షేపులు దిద్దగలిగిన పరిస్థితి దేవుడు కల్పిస్తాడు. నీ అంతరంగ పరిస్థితి రూపు దిద్దపట్టడానికి దేవుడు కృపజ పెడతాడు. నువ్వు దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏర్పాటు చేసి అయిపోయిన తర్వాత మనకు తెలిసిన సమాచారం దానికి ఇక్కడ అనవసరం గడవాలి, దాటిపోతాం, ఐగుప్తుల నుంచి బయటకు వెళ్తాం. ఐగుప్తుల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు లెక్కించే జనసంఖ్య లెక్క చేయబడింది 603,550 మంది. 603,600 తర్వాత సున్నా పెట్టండి, 6 తర్వాత సున్నా పెట్టండి, 603,550. 600,000 మంది పైగా వాళ్ళు కేవలము సైనికులు మాత్రమే, యుద్ధం చేసేవాడు మాత్రమే 600,000 మంది. వాడి బిడ్డలు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వారి బంధుజనులు కానీ ఇలా ఈ సంఖ్యలో చేర్చబడలా. కాబట్టి 75 మంది దేశంలోకి వచ్చేస్తే 400 సంవత్సరాల్లో రమారమే 30 లక్షల మంది అయ్యేవారు అనుకుంటున్నాం. 30 లక్షల మందికి ఒక దేశంగా రూపు దిద్దిన తర్వాత మనం దేవుడు ఏం చేశాడంటే ఈ దేశాన్ని ఫరో యొక్క నాయకత్వంలో నుండి నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చాడు ఆయనకు నిర్గమకాండం 1 నుండి 15 వచనాల వరకు, అధ్యాయాల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ 15వ అధ్యాయంలో వారు బయటకు వచ్చేసారు, ఐగుప్తు నుంచి విడుదల పొందారు. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత అరణ్య వాయుమాసంలో ప్రయాణం వారు ప్రారంభించారు. ఇది అరణ్య ప్రయాణ కాలం. పాత బంధన లేఖ ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు ఇంతవరకు ఎన్ని సంగతులు అయిపోయాయి? మొట్టమొదట ఏమైపోయిందంటే ధర్మశాస్త్రం మొట్టమొదట పితృయుగం. పితృయుగంలో ఆదా మొదలుకొని ఎక్కడికే నోవహు వరకు 1650 సంవత్సరాలు, నోవహు నుండి తెరహు వరకు 420 సంవత్సరాలు, అబ్రహం నుండి ఇస్రాయల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చే వరకు 430 సంవత్సరాలు, 2500 సంవత్సరాలు కవర్ అయిపోయింది. ప్రస్తుతం మళ్ళీ చెప్తున్నా, ఆదాము నుండి నోవహు వరకు 1650 సంవత్సరాలు, నోవహు నుండి తెరహు వరకు 420 సంవత్సరాలు, అబ్రహం నుండి ఐగుప్తు చెర వరకు 430 సంవత్సరాలు, టోటల్లో 2500 సంవత్సరాలు పితృయుగం అయిపోయింది. ఇప్పుడు కొత్త యుగం ప్రారంభమైంది. ఈ కొత్త యుగము ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైనప్పుడు ఇస్రాయేలీలు అరణ్య ప్రదేశంలో ఉండిపోయారు. స్వదేశానికి వెళ్ళాలా, అరణ్యలో ఉండిపోయారు. వాస్తవానికి ఐగుప్తులో నుండి కనాన్ వరకు, కనాన్ నుంచి ఐగుప్తు వరకు 11 రోజుల ప్రయాణం వల్ల పోయి 40 సంవత్సరాలు చేసుకున్నారు వీళ్ళు. అవిధేయత వలన 40 సంవత్సరాలు. ఈ కాలంలో ఏం జరిగిందంటే ఇస్రాయేల్కు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుడు ఇస్రాయేల్తో జాతీయ రాజ్య నిబంధన చేసుకున్నాడు, నేషనల్ కవెనెంట్. జాతీయ నిబంధన, నేషనల్ కవెనెంట్. ఇస్రాయేల్తో దేవుడు జాతీయ నిబంధన చేసుకున్నాడు. ఈ జాతీయ నిబంధన 19వ అధ్యాయంలో 5-6 వచనాలు రాబడింది. జాతీయ నిబంధన, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యం అగుతారు. సమస్త భూమి నాదే కదా, మీరు రాజ్యం యాజకు రాజ్యం, రాజ్యంగా యాజకు రాజ్యం గాను పరిశుద్ధమైన జనము గాను ఉందని చెప్పండి. దేవుడు మధ్యవర్తి, దేవుడు మోషే మధ్యవర్తిగా, దేవుడు ఇస్రాయేలుకు దేవునికి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. మోషే సీనాయి కొండ దగ్గరకు వచ్చేసారు. సీనాయి కొండ దగ్గర ఒక నిబంధన జరిగింది. ఈ నిబంధన అంటే మేము ముందుగా చెప్పాను, నేషనల్ కవెనెంట్, జాతీయ నిబంధన. ఇస్రాయేల్ జాతికి సంబంధించిన నిబంధన జరిగింది ఇది. ఇక్కడ నుండి ఇస్రాయేల్ జాతీయ రాజ్యంగా రూపొందించబడతారు. గత జీవితం అయిపోయింది. ఎర్ర సముద్రం కొండ దాటి ఒకటికి వచ్చేసారు. ఫరో ఐగుప్తు వెనక్కి వెళ్ళిపోయాయి. ఫరో ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత అరణ్యంలో ప్రవేశం, అరణ్యంలో ప్రవేశం ముందు సముద్రం దాటిపోయినారు. ఇది కొత్త నిబంధనకు సూచనగా ఉండే కార్యక్రమం. ఫరో సాతానుకు పాపదాస్యము ఐగుప్త దాస్యానికి సూచనగా కాబట్టి కొలసీ పత్రిక 1:13 వచనం రాయబడినప్పుడు నచ్చుడు వారు అంధకార సంబంధమైన అధికారులకు విడుదలపడింది. అది ఫరో ఐగుప్తు 2, అపవాది పాపదాస్యము 2 నుంచి విడుదల పొందిన క్రైస్తవులు పొందిన వాడు ఎర్ర సముద్రంలో కూడా వాళ్ళు దాటుతారంటే బాప్తీసం కూడా వెళ్ళారు, బయటకు వెళ్ళారనమాట. బాప్తీసం కూడా వెళితేనే అపవాది టెరిటరీ దాటి ఒకరికి వెళ్ళిపోతారు. బాప్తీసం బంధుకోండి ఎక్కడున్న వాళ్ళు అంటే అపవాది టెరిటరీలో ఇంకా ఉన్నారు అన్నమాట దాని అర్థం. పరిస్థితి అది, ఎర్ర సముద్రం దాటకపోతే ఐగుప్తు యొక్క స్వాధీనంలో ఉండే అవకాశాలు ఎలా ఉంటాయో, తిరిగి వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం ఎలా ఉంటుందో, అలాగే క్రీస్తు ప్రభువులందు విశ్వాసం ఇచ్చి పాపదాస్యం నుంచి సాతాన్యక అధికారం నుంచి విడుదల పొందడం అవసరమైనది. అందులో కొలసి 1:13 ఏముందంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి ఇది కార్యక్రమం. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల, అంధకార సంబంధమైన అధికారం ఐగుప్తు యొక్క విడుదల, ఫరో అపవాదికి సూచన, ఇలా కార్యక్రమం జరిగిపోయింది. విడుదల పొందారు, ఇంకా విడుదల పొందారు. ఎర్ర సముద్రం బాప్తీసం సూచన, నేను అక్కడే చెప్పేసే సముద్రం బాప్తీసం పొందారు. ఎర్ర సముద్రంలో బాప్తీసం పొందారని గ్రంథం చెప్తుంది. మొదటి కొరింతి 10 మొదటి కొరింతి 10 రాబడింది. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మేఘం కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను, మోషేను బట్టి మేఘములోను, సముద్రంలోను సముద్రంలో బాప్తిసం పొందారు. అది ధర్మశాస్త్రంలో సూచన, అది ఛాయ. నిజస్వరూపము క్రీస్తులు బాప్తిసం పొందారు, వాళ్ళు బాప్తిసం పొందారు, మనం బాప్తిసం పొందాం క్రీస్తువానికి. లైగుప్తి పంచోత్తం ఫరో అధికారం నుంచి విడుదల పొందారు, సంత సాతాన్ అధికారం నుంచి విడుదల పొందాం. ఫరో ఐగుప్తి దాసు నుంచి పాప వేలుపడడం నుంచి విడుదల పొందడం వాళ్ళకి విశేషమైన సమాచారం జరిగిపోయింది. కానీ మీ టైం అయిపోయింది కాబట్టి నన్ను మానేయమంటారు, అంతేకాని చెప్పేది ఏంటని మానేస్తాను.